శ్రీ శివ మహాపురాణము శతరుద్ర సంహిత పంచ బ్రహ్మావతారములు సూత ఉవాచ శివుని యొక్క తొట్ట తొలి అవతారము 19వ శ్వేత లోహిత కల్పములో జరిగింది. అప్పట్లో బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండగా ఎరుపు తెలుపు నలుపు వన్నెలతో కలిసి ప్రకాశిస్తున్న కుమారుడుగా ఆవిర్భవించాడు శివుడు. ధ్యాన ఫలంగా అప్పటికప్పుడు పుట్టడం వల్ల ఆ అవతారాన్నే సద్యోజాత బ్రహ్మావతారం అన్నారు. ఆయన నుంచి నందలోపనంద సునంద విశ్వనందులనే నలుగురు శ్వేతవర్ణులు శిష్యులుగా ఉదయించారు. సద్యోజాతుడు బ్రహ్మకు సృష్టి గురించి తెలివి కలిగేలా అనుగ్రహించి శివజ్ఞాన ప్రచారార్థం అదృశ్యుడయ్యాడు. ఆ తరువాత 20వ రక్త కల్పంలో ఎర్ర రంగుతో కూడిన బ్రహ్మ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా కలిగినది వామదేవావతారం. ఆయనతో పాటే విరజ వివాహ విశోధ విశ్వభావనులనే నలుగురు శిష్యులు కూడా కలిగారు. ఆ వామదేవుడే బ్రహ్మకు ప్రపంచాన్ని పుట్టించే శక్తిని ప్రసాదించి అంతర్హితుడైపోయాడు. పీతావాసం అనే 21వ కల్పంలో శివుడు తత్పురుష బ్రహ్మగా పీతాంబరధారి అయి అవతరించాడు. ఆ అవతారములో బ్రహ్మకు సృష్టిలో సామర్థ్యాన్ని అనుగ్రహించి అంతర్ధానుడయ్యాడు. అప్పుడతనికి పీతవస్త్రధారులైన దివ్య కుమారులు అనేకులు యోగ మార్గ ప్రవర్తకులై జన్మించారు. అటు తర్వాత శివకల్పములో నల్ల రంగు శరీరంలో నల్ల బట్టలు నల్ల పూల మాలికలు నల్లటి జందెము నల్ల కిరీటము ధరించి అఘోర బ్రహ్మగా ఆవిర్భవించాడు శివుడు. కృష్ణ కృష్ణాస్య కృష్ణ శిఖ కృష్ణ కంఠధరులు నలుగురు ఆ అవతారములో ఆయన శిష్యులు. అప్పటికి బ్రహ్మకు పరిపూర్ణ సృష్టి సామర్థ్యాలను సమకూర్చి వెళ్ళిపోయారు. 5వది ఈశానావతారము. ఆ తరువాత విశ్వరూపకల్పములో బ్రహ్మ సృష్టికారక పురుషుణ్ణి పొందగోరి శివధ్యానం చేస్తుండగా ఒక మహానాదం ఆవిర్భవించింది. ఆ నాదంలోంచే శుద్ధ స్ఫటిక వర్ణాస్యుడు సర్వభూషణ భూషితుడు అయిన ఒక పురుషుడు పుట్టాడు. ఆయనే ఈశానుడు. ఈశానుడే బ్రహ్మకు సృష్టి యొక్క క్రమాన్ని ప్రసాదించాడు. జటి ముండి శిఖండి అర్ధముండి ఈశానుడి శిష్యులు. ఈ పై 5 అవతారాలే పంచ బ్రహ్మావతారాలు. వీరిలో ఈశానుడు ముఖ్యుడు. జీవుణ్ణి అధిష్ఠించి ఉండేవాడు ఈయనే. తత్పురుషుడు సత్వ రజస్తమో గుణాధిక భోగాశ్రయుడు అఘోరుడు బుద్ధి తత్వవాసి. వామదేవుడు అహంకారాన్ని సద్యోజాతుడు మనస్సుని ఆవహించి ఉంటారు. వీటి తర్వాత చెప్పుకోదగ్గవి శివుడి యొక్క అష్టమూర్తులు. శివుని యొక్క అష్టమూర్తులు. శివుడు 8 మూర్తులుగా స్ఫురిస్తూ ఉంటాడు. ఇవి ప్రత్యక్షాలు కూడాను. వాటిలో మొదటి మూర్తిశ్వరుడు ఈయన. భూమిని అధిష్ఠించి ఉంటాడు. అంటే భూమే మూర్తిగా కలిగిన వాడు శర్వుడని అర్థం. అలాగే ఉదకాధిష్టాత భవుడు జలరూపుడు, మూడవదైన అగ్నిరూపుడు రుద్రుడు. బహిరంతరాలలో నిత్యము చెలించే వాయురూపమే నాలుగవదైన ఉగ్రుడు. ఆకాశరూపుడు భీముడు. ఐదవవాడు క్షేత్రజ్ఞుడై జీవాత్మలో ఉండేది ఆరవ మూర్తి అయిన పశుపతి సూర్యాంత్వర్తి అయి ప్రకాశమానుడు. సప్తమ మూర్తి ఈశానుడు. చంద్రాధిష్టాత అయిన మహాదేవుడి అష్టమూర్తిత్వం దృశ్యమానం. వీటికి అతీతముగా సచిదానందమయ స్వరూపంతో సర్వే సర్వత్రా వ్యాపించి అనూహ్య విలక్షణ స్థానంలో విరాజిల్లుతున్నాడు శివుడు. ఇకపై చెప్పుకోదగ్గది ఆయన యొక్క అర్ధనారీశ్వరావతారం. అర్ధనారీశ్వరావతారం పంచబ్రహ్మలు అష్టమూర్తులు వెరసి పదమూడు అవతారాల పైన పద్నాలుగో అవతారం ఇది. బ్రహ్మ ప్రజలను సృష్టించాడు, కాని వాళ్ళు ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయారు. వారి నుంచి ప్రజోత్పత్తి జరగడం లేదు, అంటే కణ విభజన కావులు. అప్పుడు ఆకాశవాణి స్త్రీ పురుషుల జంటలను కల్పించమని ఆదేశించింది. కాని బ్రహ్మకు స్త్రీరూపం ఏమిటో బోధపడలేదు. శివుణ్ణి ప్రార్థించాడు, అనుగ్రహించాడు శివుడు. సగము ఆడుది సగము పురుషుడుగాను దర్శనమిచ్చాడు. తన నుండి శక్తిని విడదీసి చూపించాడు. అప్పుడు బ్రహ్మ, అమ్మా, స్త్రీలను సృష్టించడం నా వల్ల కావడం లేదు, కాబట్టి ఆ శక్తిని అనుగ్రహించు తల్లి అని అర్థించాడు. అప్పుడు శక్తి కనుబొమల నుండి ఒక దేవి ఆవిర్భవించింది. తక్షణమే శక్తి శివుడి యందు లీనమైపోయింది. తత్కాల ఆవిర్భూతమైన శక్తిని చూసి, శక్తి, ఆ బ్రహ్మ నీకై తపిస్తున్నాడు, అతనిని అనుగ్రహించుమని చెప్పి అంతర్హితుడైపోయాడు శివుడు. నవావతారములు. ఇక వరాహకల్పంలోని ఏడవ వైవస్వత మన్వంతరములో సంభవించే ద్వాపర యుగాంతములో వేదవ్యాసుడి జ్ఞాన ప్రచారాన్ని సమర్థించే నిమిత్తం శ్వేత శ్వేతశిఖ శ్వేత లోహితులనే నలుగురు శిష్యులతో కలిసి శ్వేతాచార్యుడనే పేర శిఖాయజ్ఞోపవీతధారుడై అవతరిస్తాడా శివుడు. ఆ తరువాత రెండవ ద్వాపరాంతములో వేదవ్యాసులకు సహకరించే నిమిత్తం దుందుభి శతరూప హృషీక కేతుమంతాక్షులైన శిష్యులతో కలిసి సుతారుడు అనే యోగిగా ఆవిర్భవిస్తాడు శివుడు. తృతీయ ద్వాపరంలో విశోక విశేష విపాప పాపనాశనులనే నలుగురు శిష్యుల చేత శుశ్రూషించబడుతూ దమనుడనే పేరున జన్మిస్తాడు. నాలుగో ద్వాపరంలో సహోత్రుడు అనే యోగీశ్వరుడిగా అవతరిస్తాడు శివుడు. వ్యాసుడు చెప్పే సనాతన ధర్మాలకి వత్తాసు పలకడమే ఆ అవతార లక్ష్యము. సుముఖ దుర్ముఖ దుర్ధర దురతిక్రములు శిష్యులు. ఐదో ద్వాపరంలో సనక సనందన సనాతన సనత్కుమారులనే నలుగురు శిష్యులతో సహా కంకుడు అనే యోగిగా ఉంటాడు